31 యోగం ద్వారా చిత్తనాశము. శ్రీరాముడు గురుదేవ, ముందు మొదటి ఉపాయాన్ని గురించి ఆలోచిద్దాం. లోకంలో ప్రాణాయామాది ప్రక్రియలను యోగము అని పిలుస్తున్నారు. మీరు చెప్పే యోగం అదేనా? దాంతో చిత్తస్పందం శాశ్వతంగా నిలుస్తుందా? అఖండానందం లభిస్తుందా? ఈ ప్రశ్నకు వశిష్ఠుడు విస్తారంగా సమాధానం చెప్పదలుచుకున్నాడు. అందులో ముందుగా చిత్తం యొక్క చలనం ప్రాణం యొక్క చలనం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పదలుచుకున్నాడు. దానికోసం ముందు ప్రాణం అంటే శరీరావయవాల సారమని, అది శరీరంలోని వివిధ నాడుల్లో సంచరించేటప్పుడు దానికి ప్రాణమని అపానమని ఇలా రకరకాల పేర్లు వస్తాయని చెప్పాడు. చెప్పి చెప్పి ఇలా అన్నాడు, అంతః ప్రాణ పరిస్పందాత్ సంకల్ప కలనోన్ముఖి ఆయి సంవిత్ సంజాయతే యైష తచ్చిత్తం విద్ధి రాఘవ. సర్గ 78 శ్లోకం 13. రామ, లోపల ప్రాణం చలిస్తుంది, దానివల్ల శరీరంలో నిబద్ధమయ్యున్న అవచ్ఛిన్నమయ్యున్న చైతన్యంలో ఒక కొత్త మార్పు వస్తుంది. ఆ మార్పు పేరే సంకల్పం. ఇలా సంకల్పమనే పేరుగల కొత్త మార్పును పొందుతూ ఉన్న చైతన్యం పేరే చిత్తం. అందుచేత లోపల ఉండే ప్రాణాన్ని నిరోధిస్తే చిత్తం కూడా నిరోధింపబడుతుంది. చిత్తంలో స్పందం లేకుండా పోతే సంసార బంధం లేకుండా పోతుంది. ప్రాణస్పంద నిరోధానికి కొన్ని ఉపాయాలున్నాయి అంటూ వశిష్ఠుడు ఇక్కడ అష్టాంగయోగానికి సంబంధించిన రాజయోగ విధానాలు కొన్నింటినీ ఉపదేశించదలుచుకున్నాడు. వాటిల్లో సాలంబ నిరాలంబ రాజయోగోపాయాలను కూడా చెప్పదలుచుకున్నాడు. ఈ పదాలను ఇట్లానే వాడకపోయినా విషయాలను మాత్రం ఆ పద్ధతిలోనే చెప్పాడు. ప్రాణస్పంద నిరోధానికి ఆయన చెప్పిన ఉపాయాలు ఇలా ఉన్నాయి: శాస్త్రాభ్యాసము, సజ్జన సాంగత్యము, వైరాగ్యాభ్యాసము. ఈ మూడింటిని బాగా పెంచుకుంటే సంసార వ్యవహారాల మీద నిరాదరణ ఏర్పడుతుంది. ఆ నిరాదరణ పెరిగిన కొద్దీ ప్రాణస్పందం దానంతటదే తగ్గుతుంది. ఆ 1 89 ఐసర్ 2 ఏదో ఒక పదార్థాన్ని తీసుకో, ఏదైనా పర్వాలేదు, నీకు ఏది ఇష్టమైతే అది తీసుకో. ఒక కొండ శిఖరమో, ఒక చంద్రబింబమో, ఒక దేవతారూపమో, ఏదో ఒక దానిమీద నీ మనస్సుని ఏకాగ్రపరచటం నేర్చుకో. దీన్ని ఏకతత్వఘన ధ్యానము అంటారు. ఇది బాగా గట్టిపడితే ప్రాణస్పందం తగ్గిపోతుంది. 3 ఈ 2 ఉపాయాలకి కొంచెం మనోబలం ఎక్కువ కావాలి. అది చాలేదు అనుకుంటే పూరక కుంభక రేచకాలతో కూడిన ప్రాణాయామాభ్యాసం చేస్తూ దానితోపాటు ఏకాంతంలో ధ్యానాభ్యాసం చెయ్యాలి. దానివల్ల కూడా ప్రాణస్పందం తగ్గుతుంది. 4 లేకపోతే ఓంకారాన్ని ఉచ్చరించే క్రమాన్ని తెలుసుకుని దాన్ని అభ్యసిస్తూ క్రమంగా ఓంకారం యొక్క 4వ భాగమైన అర్ధమాత్రం మీద మనస్సు లగ్నం చేయటం నేర్చుకోవాలి. అప్పుడు కూడా ప్రాణస్పందం తగ్గుతుంది. అర్ధమాత్ర అంటే అకార ఉకార మకారపు పొల్లుల యొక్క విస్పష్టోచ్చారణ తగ్గిపోయి కేవలం నాదమాత్రంగా శబ్దం వినిపిస్తున్న పరిస్థితి. 5 మరొక ఉపాయం ఉంది. రేచకంతో ప్రాణవాయువును పూర్తిగా బయటికి పంపించేయాలి. వెంటనే లోపలికి గాలి పీల్చరాదు. అలా ఉంచేసి శరీర అవయవాల్లో వాయు సంచారం లేకుండా చెయ్యాలి. ఇలా దీర్ఘకాలం చేస్తే ప్రాణస్పందం తగ్గిపోతుంది. 6 అలాగే పూరకంతో లోపలికి గాలి బాగా పీల్చేసి శరీరం అంతా ప్రాణవాయువుతో నింపేసి ఇక గాలి లోపలికి వచ్చే సావకాశం లేని పరిస్థితిలో లోపలి గాలిని లోపలే దీర్ఘకాలం నిలిపి ఉంచితే ప్రాణస్పందం తగ్గిపోతుంది. 7 అలాగే పూరణం చేసిన తరువాత కుంభకంలో ఉన్న సమయంలో లోపలి ప్రాణవాయువుతో పాటు ప్రాణాన్ని కూడా దీర్ఘకాలం స్తంభిప చెయ్యటం కుదిరితే ప్రాణస్పందం తగ్గిపోతుంది. గమనిక ఇక్కడ ప్రాణవాయువు వేరు, ప్రాణం వేరు అనే విషయాన్ని సూచిస్తున్నారు. ప్రాణం శరీరాంతర్గతమైన ఇంద్రియాల సారరూపమైన శక్తి, ప్రాణవాయువు దాని బహిరంగ రూపం. 8 నోరు తెరిచి నాలుకను వెనుకకు తిప్పి అంగట్లో గంటలాగా కిందికి వెళ్లాడుతున్న కొండ నాలికకు తాకించి ఆ తరువాత నాలుకను ఇంకా ముందుకి జరిపి కొండనాలుకను నొక్కిపట్టి ప్రాణవాయువును బ్రహ్మరంధ్రంలో ప్రవేశపెట్టి అక్కడ నిలపగలిగితే ప్రాణస్పందం తగ్గిపోతుంది. ఇలాంటి ప్రాణాయామ ప్రక్రియలు ఏవీ లేకుండానే ధ్యానబలం వల్ల హృదయకాశంలో గల వృత్తులన్నీ కరిగిపోయేటట్లు చేసినట్లయితే అదే నిర్వికల్ప సమాధి. దానివల్ల కూడా ప్రాణస్పందం తగ్గిపోతుంది. 10 ముక్కు రంధ్రాలకు బయట 12 అంగుళాల దూరంలో ఆకాశంలో గల బిందువు మీద తన చూపును మనస్సును కూడా మేకు కొట్టినట్టు నిలబెడితే ప్రాణస్పందం తగ్గిపోతుంది. 11 ఇందాక చెప్పిన లంబికాయోగం వల్ల కాకుండా ప్రాణాయామబలం చేతనే ప్రాణవాయువును బ్రహ్మరంధ్రంలోకి ప్రవేశపెట్టి బ్రహ్మరంధ్రం వెలుపల 12 అంగుళాల దూరంలో కదలకుండా స్థిరంగా నిలపగలిగితే అప్పుడు కూడా ప్రాణస్పందం తగ్గిపోతుంది. 12 అలాగే 2 కనుగుడ్లను దగ్గరకు చేర్చి భ్రూమధ్యమంలో నిలబెట్టి ఆ కళ్లలోని వెలుగును అనగా లోపల ఉన్న చక్షురింద్రియాన్ని భ్రూమధ్యంలో నిలబెడితే ప్రాణస్పందం తగ్గిపోతుంది. 13 మనస్సును హృదయాకాశంలోకి తీసుకెళ్లి అక్కడ వాసనారహితమైన ధ్యానం చేస్తే ప్రాణస్పందం తగ్గిపోతుంది. 14 గురువుల అనుగ్రహం వల్ల గాని ఈశ్వరుడి అనుగ్రహం వల్ల గాని ఒక్కొక్కప్పుడు ఊహించని రీతిలో తత్వజ్ఞానం కలుగుతూ ఉంటుంది. అలా జరిగితే ప్రాణస్పందం దానంతటా అదే తగ్గిపోతుంది. ఇలా వశిష్ఠమహర్షి ఉపాయ పరంపరను చెప్పుకుంటూ పోతుంటే ఇక్కడ రాముడు ఒక ప్రశ్న వేశాడు. శ్రీరాముడు, గురుదేవ, హృదయాకాశం అంటున్నారు కదా, హృదయం అంటే ఏమిటి? కొన్ని చోట్ల పద్మపు మొగ్గలాగా ఉండే ఒక మాంసపిండాన్ని హృదయం అంటున్నారు, కొన్ని చోట్ల మనసే హృదయం అంటున్నారు, కొన్ని చోట్ల హృదయం అంటే పరమాత్మ అంటున్నారు. మీరు దేనిని హృదయం అంటున్నారు? వశిష్ఠుడు, రామ, జీవుల హృదయం 2 రకాలు, 1 ఉపాదేయము, 2 హేయము. ఉపాదేయము అంటే స్వీకరించదగనది, హేయము అంటే వదిలిపెట్టదగనది. మానవ శరీరంలో ఛాతిలో తామర మొగ్గలాగా ఉండే మాంసపిండం అన్నావే, అదే హేయ హృదయం. మనస్సనేది కూడా పరిచ్ఛిన్నమైనది, అంటే మాంసఖండం లాగానే కొలతలు కలదే, కనుక అది కూడా హేయ హృదయమే. ఇక హృదయం లోపల ఉండే వీడు అనే అర్థంలో హృదయంలో నివసించే పరమాత్మనే హృదయం అనటం కూడా ఉంది. ఇది ఉపాదేయ హృదయం. ఈ హృదయం లోపల బయట కూడా ఉంటుంది. కనుక రామ, ఈ ఉపాధేయ హృదయంలో ఉండే వాసనలను విడిచిపెట్టి అక్కడ మనస్సును నిలబెడితే ప్రాణస్పందం తగ్గిపోతుందనేదే నా అభిప్రాయం. రామ, ఇదే కాదు, ఇంకా చాలామంది పెద్దలు చాలా ఉపాయాలు చెప్పారు. యోగశాస్త్రంలో ఇంకా చాలా విశేషాలున్నాయి, వీటిని అభ్యాసక్రమంతో సాధించాలి. తొందరపడి సాధిస్తే వ్యాధులు వస్తాయి. వైరాగ్యం లేకుండా ఈ సాధనలు చేస్తే భోగలంపటులవుతారు. ఈ జాగ్రత్తలు తీసుకుని పై సాధనలు చేస్తే జీవన్ముకులవుతారు.